తను కూడా తల గురిగించుకుని మతం మార్చుకున్నానన్నాడు. ఆశ్చర్యపోయారు రాక్షసులు. నారదుడితో కలిసి వెళ్లి అరిహన్ దర్శనం చేసుకున్నారు. వెంటనే విష్ణుమాయలో పూర్తిగా మునిగిపోయారు. మత దీక్ష నీయమన్నారు. ప్రార్థించారు. అరిహన్ తన పనికి మాలిన మతాన్ని వారికి దీక్షగా ఇచ్చి నియమాల్ని చెప్పాడు. ఆ రాక్షస రాజుల ద్వారా రాజోద్యోగులకు, తద్వారా సాధారణ రాక్షసులకు కూడా ఆ మాయా మతం ప్లాకిపోయింది. ఈ విధముగా అరిహన్ వల్ల ప్రచారం కాబడ్డ పనికి మాలిన మతం పుణ్యమా అని త్రిపురాలు కూడా పాతివ్రత్యం ఎరుగని స్త్రీలతోనూ వర్ణ సాంకర్యముతోనూ విపరీత మేధావులతోనూ నిండిపోయాయి. త్రిపురేంద్రుల తపశక్తి క్షీణించిపోయింది. మయుడితో సహా తమ తమ తేజాలు కోల్పోయారు వాళ్ళు. అదే అదనుగా త్రిపురాలలోనూ దరిద్ర దేవత తన దక్షిణ పాదాన్ని మోపింది. త్రిపురాలలోని రాక్షసులు అంతా కూడా చెడిపోయారని తెలియగానే దేవతలందర్నీ వెంటబెట్టుకుని కైలాసం వెళ్ళాడు విష్ణువు. శివుణ్ణి స్తోత్రం చేశారు వాళ్ళు. హే నీలకంఠ, నీ దయవల్ల రాక్షసులను ధర్మచ్యుతుల్ని చేశాము. నువ్వా త్రిపురాసురులను సంహరించడమే ఆలస్యం అని వేడుకున్నారు. సరే, యుద్ధ పరికరాలను సిద్ధం చేయండి అన్నాడు శివుడు. శివుడి యుద్ధ సన్నాహాలు. దేవతలు రథం చేసే పనిని విశ్వకర్మకు అప్పగించారు. సర్వలోక సారాన్ని ఆకర్షించాడు విశ్వకర్మ. దానితో చేశాడు రథాన్ని. ద్వాదశాధిపతులు 12 ఆకులు కాగా ప్రత్యక్ష తేజోమూర్తి అయిన సూర్యుణ్ణి రథానికి కుడి చక్రముగాను అమర్చాడు. 16 కళలతో కూడుకున్న చంద్రుణ్ణి ఎడమచక్రముగా అమర్చాడు. 6 ఋతువుల్ని కమ్ములుగా చేశాడు. ఆకాశాన్ని అవకాశంగా మలిచాడు. మందరగిరిని రథస్థలంగా మార్చాడు. ఉదయ అస్తాచలాలను నొగలుగా కూర్చాడు. మేరుగిరిని అధిష్టానంగాను, కేసర పర్వతాలను ఆశ్రయాలుగాను, సంవత్సరాలను రథ వేగంగాను, అయనాలను చక్రాల కూర్పులుగాను, ముహూర్తాలను చక్రనేముల క్రింద ఉండే కర్రలుగాను, కళలు చీలలుగాను, కాష్టలు ఘోణములుగాను, క్షణాలు రథపు కలపగాను, నిమిషాలు నొగలి క్రింది ఎత్తుగా పరిచే తుండుగాను పేర్చాడు. అనులవాలు ఏడికోలలు, స్వర్గ మోక్షాలు పతాకలు, అవ్యక్తం 7 కోలల దండం, మరో అవ్యక్తం రథ సంచార ప్రదేశంగానూ తీర్చాడు. అహంకార కోడాలుగా పంచభూతాలను, సత్తువగా ఇంద్రియాలను అలంకారములుగా, శ్రద్ధను గమనముగాను, షడ్వేదాంగాలు పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాలు అప్రధాన భూషణాలుగా, మంత్రాలు ఘంటలుగా, వర్గాలు తదితర పరికరములుగా, దిశోపదిశలే పాదాలుగా, సాగరాలు ఆకర్షణలుగా అమర్చాడు. గంగాది దివ్య నదులు స్త్రీరూపాలు దాల్చి రథస్థలం ఇరువైపులా చామరాలు వీస్తూ ఉన్నాయి. పర్వతాలు రథం ఎక్కేందుకు బంగారపు మెట్లుగా పరిణమించాయి. ఆ మహాద్భుత రథానికి బ్రహ్మదేవుడు స్వయంగా సారథిగా మారాడు. దేవతలు పగ్గాలు బట్టారు. ప్రణవం కంచీకర్రగా మారింది. మందరం కామగాను, ఆకారం దానిమీద గొడుగుగాను పరిణమించాయి. మేరు పర్వతము ధనుస్సు కాగా ఆదిశేషుడు ఆ వింటికి అల్లెత్రాడు అయినాడు. సరస్వతీదేవి రథం యొక్క ప్రధాన ఘంటికను ఆవహించింది. ఇక సద్యోజాతమైన బాణం కావాలి. ఆలోచించగా ఆలోచించగా సర్వం సహస్థితికర్త రుద్రతుల్యుడు అయిన శ్రీ మహావిష్ణువు అనూహ్యమైన శరంగా మారిపోయాడు. మారడం ఆలస్యంగా అగ్నిహోత్రుడు ఆ బాణపు ముక్కను ఆక్రమించాడు. ఇంతెందుకు సప్తరుషులు పురోగాములై వేదమంత్రాలు వల్లిస్తుండగా వేదాలు గుర్రాలుగా పూంచబడిన ఆ రథము దానికదే ఒక బ్రహ్మాండంగా భాసిల్లుతోంది. త్రిపురాసుర దహనం. శివుడు యుద్ధోచితమైన రూపమును దాల్చాడు. రథం అధిష్ఠించాడు. బ్రహ్మ ఆ రథాన్ని ముందుకు దూకించాడు. త్రిపురాల తావు చేరారు అందరూ. శివుడు తన మహాపర్వత ధనువుకు ఆదిశేషుణ్ణి అల్లెత్రాడుగా బిగించాడు. అగ్నిముఖ విష్ణువును బాణంగా వింటికి సంధించాడు. మూడు పురాలని ఏకకాలంలో కొట్టాలి గదా, అందుకని 100 సంవత్సరాల పాటు గురి చూశాడు. గురి కుదిరింది. అప్పటికి తారక పుత్రులు త్రిపురాసురులుగా మారి 1000 దివ్య సంవత్సరాలు పూర్తయ్యాయి. చంద్రుడు పుష్యమీ నక్షత్రయుక్తుడై ఉన్నాడు. సరిగ్గా మధ్యాహ్నమయ్యింది. పుష్కలావర్తాలు హఠాత్తుగా ఉరివి వర్షింపసాగాయి. అభిజిన్ ముహూర్తము చూసుకున్నాడు శివుడు. అంతే, నారిని ఆకర్ణాంతం లాగి వదిలాడు బాణం. ఏకకాలంలో త్రిపురాలు ఒకే చోట సంఘటిత పడ్డాయి. అంతే, భగ్గున మండిపోయాయి. భర్గ బాణాగ్నిలో ఎలా ఉన్న రాక్షసులు అలాగే కాలిపోయారు. పారిపోయిన వాళ్ళు 10 అడుగుల లోపలే పరమపదించారు. తదనంతరము బ్రహ్మాదులు అర్హనాదులను చేరబిలిచి, మీ కర్తవ్యము పూర్తయింది. కలియుగ ఆరంభము వరకు పర్వత్యాగ్రాలపై నివసించండి. ఆ యుగారంభము నుంచి ప్రజలు మీ మతమందు మోహితులై మిమ్మల్ని ఆశ్రయిస్తారు. పుణ్యాత్ములు మాత్రము మిమ్మల్ని గుర్తెరిగి మీ పట్ల ఉదాసీనులై చరిస్తారు. పాపాత్ములు మిమ్మల్ని నమ్ముకుని దుర్గతి పాలైపోతారు అని చెప్పి పంపేశారు. జయ జయ నినాదాల నడుమ త్రిలోకాలు విజయోత్సవ సమ్మానాలను ఆరాధనలను అందుకుంటూ శివుడు సపరివారముగా కైలాసం చేరాడు. జలంధరోత్పత్తి. అనంతరము ఋషుల కోరికపై సూతుడు జలంధరుడి గురించి చెప్పసాగాడు. ఒకసారి పురంధర బృహస్పతులు ఇద్దరూ కలిసి కైలాసమునకు వెళ్లారు. శివుడు వారి జ్ఞానాన్ని పరీక్షించ సంకల్పించి భేతాళ రూపంలో కనిపించాడు. దేవేంద్రుడు ఆయనను గుర్తించలేక, ఎవరు నువ్వు, ఇలా వ్రేలాడుతున్నావేమిటి, శివుడు కైలాసములో ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్లాడా అని ప్రశ్నించాడు. కిమపి నాస్తిగా ఉండిపోయాడు ఆ శివుడు. ఎంతైనా దేవతల రాజు కదా ఇంద్రుడు. ఆ అధికార మత్తత వల్ల ఆగ్రహించాడు. వజ్రాయుధముతో ఆ భేతాళ రూపాన్ని ఖండించబోయాడు. కాని ఆ రూపంలో ఉన్న శివుడు వజ్రాయుధముతో సహా వాసవుని చేతికి స్తంభింపజేశాడు. ఆశ్చర్యపోయాడు అమరేంద్రుడు. శివుని ఫాలనేత్రం నుంచి అగ్ని ఆవిర్భవించింది. అప్పుడర్థమైంది బృహస్పతికి ఆ భేతాళ రూపుడే సర్వేశ్వరుడని. వినయముగా నమస్కరించి ఆయనను స్తుతించాడు. ఇంద్రుణ్ణి ఆయన పాదాల మీదకు నెట్టాడు. ఎలాగైనా సరే ఇంద్రుణ్ణి కాపాడమని శతధా ప్రార్థించాడు. బృహస్పతి కృతస్తోత్ర పాఠాలకు శివుడు సంతసించాడు. తన ఫాల నేత్రాగ్నిని లవణ సముద్రంలోకి విసిరివేసి తాను అంతర్హితుడైపోయాడు. అలా ఈశ్వరుడి చేత ఉప్పు సముద్రంలోకి విసిరివేయబడ్డ ఆ అగ్ని తక్షణమే బాలుడిగా పరిణమించింది. ఆ బాలుడే జలంధరుడు. బ్రహ్మవర ప్రభావంతో మహాబలశాలి అయ్యాడు. రాక్షసరాజైన కాలనేమి కూతురు బృందను వివాహమాడాడు. రాక్షస బంధుత్వంతో రాక్షసరాజుగా మారి సుఖంగా ఉన్నాడు జలంధరుడు.